राजा राम राजा राम पतित पावन राजा राम सीताराम सीताराम पतित पावन राजा राम पतित पावन राजा राम ओ पतित पावन राजा ओ सतित पावन राजा राम पतित पावन राजा राम विमान मिन्नडुकल गोरा अभिमान मिन्नडुकल అనాథుడైన నాథుపై తీరుగో అభిమానమెన్నడుకల్ కోర అనాథుడైన నాథుపై తీరుగో అభిమానమెన్నడుకల్ కోర అనాథుడైన నాథుపై తీరుగో అభిమానం ఎన్నడుకల్ కోర రామ రామ రామయ్య అపరాధములను మన్నించవయ్యా అపరాధములను మన్నించవయ్యా అభిరామ పట్టాభి రామనాయ అభిమానమెన్నడు కల్గోర అనాథుడైన నాథుపై తీరుగో అభిమానమెన్నడు కల్గోర రామ కన్న తండ్రియు కన్న తల్లియు కన్న తల్లియు కన్న తల్లియు అన్నియు నీవని నమ్మలేదా కన్న తల్లియు కన్న తల్లియు అన్నియు నీవని నమ్మలేదా నిరువిన గది నాకెవరున్నారు రామ రామ నిను వినగతి నాకెవరున్నారు నన్ను గోవరాజ త్యాగరాజను తర అపరాధములను మళ్ళించవయ్యా అభిరామ పట్టాభి రామనాయ అభిమానమెన్నడు కల్గోర అనాథుడైన నాథుపై అభిమానము ఎన్నడు కల్గురా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోగరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం పుణ్యనామ కీర్తనం పుణ్యనామ కీర్తనం రామ రామ రామ రామ రామ నామ తారకం రామ నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం భక్తి ముక్తిదాయకం భక్తి ముక్తిదాయకం ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟಯ ಕಟ್ಟಿ ನೀರು ಎರೆದವರು ಯಾರು? ಹುಟ್ಟಿಸಿದ ದೇವನೇ ಹೊಣೆಗಾರನಾದ ಮೇಲೆ ಗಟ್ಟಿಯಾಗಿ ತಲಗುವನು, ಇದಕ್ಕೆ ಸಂಶಯವಿಲ್ಲವೋ? ತಲ್ಲಣಿಸದಿರು ಕಳ್ಯಾತಾಳು ಮನವೇ. ನವಿಲಿಗೆ ಚಿತ್ರಪತ್ರವ ಬೊರೆದವರು ಯಾರು? ಸವಿಮಾತಿನ ಹರಗಿಣಿಗೆ ಪಸರು ಬೊರೆದವರು ಯಾರು? ಪವಳಕ್ಕೆ ಕೆಂಪು ಸವರಿದವರು ಯಾರು? ಇವು ಮಾಡಿದವ ನಮ್ಮ ಎಲ್ಲರನ್ನು ತಲಗುವನು. ತಲ್ಲಣಿಸದಿರು ಕಳ್ಯ ತಾಳು ಮನ ಎಲ್ಲರನ್ನು ತಲಗುವನು, ಇದಕ್ಕೆ ಸಂಶಯವಿಲ್ಲ. ತಲ್ಲಣಿಸದಿರು ಕಳ್ಯ ತಾಳು ಮನವೇ. ಕಲ್ಲಿನೊಳಗುಟ್ಟಿರುವ ಕಲ್ಲಿನೊಳಗುಟ್ಟಿರುವ ಕೃಮಿ ಕೀಟಗಳಿಗೆ ಅಲ್ಲಿ ಆಧಾರವನ್ನು ತಂದಿಟ್ಟವರ್ಯಾರೋ? ತಲ್ಲಣಿಸದಿರು ಕಳ್ಯ ತಾಳು ಮನವಿ ಮನವೇ ಮನವೇ.